అశ్యాజరాసః అజరాసో దమాం దమామరిత్రాహ హరిత్రా అచ్చద్ధూమాసః అచ్చద్ధూమాసో అగ్నయః అచ్చద్ధూమాస ఇత్యచ్చత్ ధూమాసః అగ్నయః పావకాః పావకా ఇతి పావకాః శ్రీజయ స్వాత్రాసాః స్వాత్రాసో హురణ్యవాః హురణ్యవో వనర్షదాః వనర్షదో వాయవాః అనసద ఇతి వనర్షదాః వాయవో నా సోమాః సోమా ఇతి సోమాః హరయో ధూమకేతవః ధూమకేతవో వాతజూతాః ధూమకేతవ ఇతి ధూమ కేతవః వాతజూత ఉప వాతజూత ఇతి వాత జూతాః ఉపద్యవీ యవీతి ద్యవీ యదంతే వచాక్ వచాగగ్నయాః అగ్నయ ఇత్యగ్నయాః యజానః నో మిత్రావరుణా మిత్రావరుణా యజా యజా దేవాన్ దేవామృతం ఋతం బృహద్ బృహదితి బృహద్ అగ్నే యక్షీ యక్షిస్వం స్వందమం దమమితి దమం ద్వే విరూపే ద్వే ఇతి ద్వే విరూపే చరతః విరూపే ఇతి విరూపే చరతః స్వర్థే స్వర్థే అన్యాన్యా స్వర్థే ఇతి సు అర్థే అన్యాన్యా వత్సం అన్యాన్యేత్యన్యా వత్సముప ఉపధాపయేతే ధావయేతే ఇతి ధావయేతే హరిరణ్యస్యాం అన్యస్యాం భవతి భవతి సుధావాం సుధావాం శుక్రః సుధావానితి స్వధావాం శుక్ర అన్యస్యాం అన్యస్యాం దదృశే దదృశే సువర్చాః సువర్చా ఇతి సువర్చాః త్రీణి సతా సతాత్రీ త్రిసహస్రాణి సహస్రాణ్యగ్నిం అగ్నిం త్రీంషత్ త్రీంషచ్చ చ దేవాః దేవా నవ నవ చ చాసపర్యన్ అసపర్యన్నిత్యసపర్యన్ ఔక్షన్ ఘృతైః ఘృతైరస్త్రీణన్ అస్త్రీణన్ బలిః బలిరస్మై అస్మాత్ ఆదిత్ యుద్ధోతారం ఓతారణీ న్యసాదయంత అసాదయంతేత్యసాదయంత అగ్నిర్వృత్రాణి వృత్రాణి జంఘనత్ జంఘనద్రవిణ స్యుః ద్రవిణ స్యుర్విపన్యయా విపన్యయేతి విపన్యయా సమిద్ధ శుక్రః సమిద్ధ ఇతి సం యుద్ధః శుక్ర ఆహూతః ఆహూత ఇత్యాహూతః విశ్వేభిః సోమ్యం సోమ్యం మధు మధ్వగ్నే అగ్న ఇంద్రేణ ఇంద్రేణ వాయునా వాయునేతి వాయునా పిబా మిత్రస్య మిత్రస్య ధామభిః ధామభిరితి ధామభిః ఆయతే యదిషే ఇషే నృపతిం నృపతిం తేజాః నృపతిమితి నృపతిం తేజానట్ ఆనట్ శుచి శుచిరేతాః తేతో నిషిక్తం నిషిక్తం ద్యౌః నిషిక్తమితి నిషిక్తం ద్యౌరభీకే అభీక ఇత్యభీకే అగ్నిశ్రద్ధం శ్రద్ధమనవద్యం అనవద్యయువానం యువానగ్రస్వాధ్యం స్వాధ్యం జనయత్ స్వాధ్యమితి సుఆధ్యం జనయత్ సోదయత్ సోదయచ్చ చేతి చ అగ్నే శ్రద్ధ శ్రద్ధ మహతే మహతే సౌభాగాయ సౌభాగాయ తవ తవద్యుమ్నాని యుమ్నాన్యుత్తమాని ఉత్తమాని సంతు ఉత్తమానిత్యోత్ తమాని సంతితి సంతు సంజాస్పత్యం జాస్పత్యాం శ్రియం జాపత్యమితి జాః పత్యం సుయమమాగ్రేణుష్వ సుయమమితి సుయమం ఆగ్రేణుష్వ కృణుష్వ శత్రుయతాం శత్రుయతామభి శత్రుయతామితి శత్రుయతాం అభితిష్ఠా తిష్ఠా మహాగ్నేసి మహాగ్నేసి మహాగ్నేసి త్వాం హి ఇమంద్రతామం మంద్రతామం మంద్రతామమర్కశోకైః మంద్రతామమితి మంద్రతామం అర్కశోకైరవృమహే అర్కశోకైరిత్యర్కశోకైః అవృమహే మహీ మహీనః నశ్రోషీ శ్రోష్యగ్నే అగ్న ఇత్యగ్నే ఇంద్రన్నా నత్వా శవసా శవసా దేవత వాయుం వాయుం ప్రణంతి ప్రణంతి రాధసా రాధసా నృతమా ఋతమా ఇది నృతమా త్వే అగ్నే త్వే ఇది త్వే అగ్నే స్వాహుత స్వాహుత ప్రియా సాహ స్వాహుతేతి ఆహుత ప్రియాసస్ సంతు సంతు సూరయాః సూరయైతి సూరయాః యంతారో యే మఘవానః మఘవానో జనానాం మఘవాన ఇతి మఘవానః జనానామూర్వాం ఊర్వాం దయంత దయంత గోనాం గోనామితి గోనాం శ్రుతిశ్రుత్కర్ణ శ్రుత్కర్ణవన్నీభిః శ్రుత్కర్ణేతి శ్రుత్కర్ణ వన్నీభిర్దేవైః వన్నీభిరితి వన్నీభిః దేవైరగ్నే అగ్నే సయావాభిః సయావాభిరితి సయావాభిః ఆసీదంతు శీలంతు వర్హిషి వర్హిషి మిత్రః మిత్రో అర్యమా అర్యమా ప్రాతర్యావానః ప్రాతర్యావానో అధ్వరం ప్రాతర్యావాన ఇతి ప్రాతః యావానః అధ్వరమిత్యధ్వరం విశ్వేషామదీతిః అదీతిర్యజ్ఞియానాం యజ్ఞియానాం విశ్వేషాం విశ్వేషామదీతిః అదీతిర్మానుషాణాం మానుషాణామితి మానుషాణాం అగ్నిర్దేవానాం దేవానామవాహ అవ ఆవృణానః ఆవృణానస్సుమృళీకః ఆవృణాన ఇత్యాహ వృణానః సుమృళీకో భవతు సుమృళీక ఇతి సుమృళీకః భవతు జాతవేదాః జాతవేదా ఇతి జాతవేదాః మహో అగ్నే అగ్నే సమిధానస్య సమిధానస్య శర్మణి సమిధానస్యేతి సంవిధానస్య శర్మణ్యనాగాః అనాగా మిత్రే మిత్రే వరుణే వరుణే స్వస్తయే స్వస్తయేతి స్వస్తయే శ్రేష్ఠే శ్యామ శ్యామ సవితుః సవితుః సవీమని సవీమని తద్ తద్దేవానాం దేవానామవాహ అవో అద్య అద్య వృణీమహే వృణీమహ ఇతి వృణీమహే ఆపశ్చిత్ చిత్ప్యుః పిప్యుస్తర్యాః స్తర్యో న గావాః గావో నక్షన్ నక్షన్ ఋతం ఋతంజరితారాః జరితారస్తే తయింద్రా ఇంద్రేతి ఇంద్ర యాహి వాయుః వాయన్న నియుతాః నియుతో నః నియుత ఇతి నియుతాః నో అచ్చా అచ్చా త్వం త్వాం హి ధీభిః ధీభిర్దయసే దయసేవి వివాజాం వాజానితి వాజాన్ గావ ఉప ఉపావత అవతావతం అవతం మహీ మహీ యజ్ఞస్య మహీ మహీ యజ్ఞస్య రప్సుదా రప్సుదేతి రప్సుదా గుహాకన్నా కన్నా హిరణ్యయా హిరణ్యయేతి హిరణ్యయా యదద్యా అద్య సూరే సూర ఉదీతే ఉదితే నాగాః ఉదీత ఇత్యుత్ ఈతే అనాగా మిత్రః మిత్రో అర్యమా అర్యమేశ్యర్యమా సువాచీ సవిత సవితా భగాః భగయితి భగాః ఆసుతే సుతే సించత సించత శ్రియం శ్రియాం రోదస్యో రోదస్యోరభిశ్రియం అభిశ్రియమిత్యభిశ్రియం తసాదధీత దధీత వృషభం వృషభమితి వృషభం ఆతిష్టం తం పరి ఆతిష్టం తమిత్యా తిష్టం తం పరి విశ్వే విశ్వే అభూషన్ అభూషన్ శ్రియాః శ్రియోవసానః వసానశ్చరతి చరతి స్వరోచిః స్వరోచిరితి స్వరోచిః మహత్తత్ తద్విష్ణాః విష్ణో అసూరస్య అసూరస్య నామ నామా విశ్వరూపః ఆ విశ్వరూపః విశ్వరూపో అమృతాని విశ్వరూప ఇతి విశ్వరూపః అమృతాని తస్థౌ తస్థాస్థౌ ప్రవాహ ఓ మహే మహే మందమానాయ మందమానాయాంధస అంధసోర్చ అర్చా విశ్వానరాయ విశ్వానరాయ విశ్వభువే విశ్వభువ ఇతి విశ్వభువే ఇంద్రస్య యస్య సుమాఖం సుమాఖాం సహః సుమాఖమితి సుమాఖం సహో మహి మహిశ్రవాః శ్రవో నృమ్ణం నృమ్ణం చ రోదసీ రోదసీ సపర్యతాః రోదసీ ఇతి రోదసీ సపర్యత ఇతి సపర్యతాః బృహన్నితే ఇది విద్మః విద్మయేషాం ఏషాం భూరి భూరి సస్తం సస్తం పృథు పృథుస్వరూః స్వరితి స్వరూః ఇంద్రేహి యేహి ఇహి మత్సి మత్స్యంధసః అంధసో విశ్వేభిః విశ్వేభిః సోమపర్వభిః సోమపర్వభిరితి సోమపర్వభిః మహాభిష్టిః అభిష్టిరోజసా ఓజసేత్యోజసా ఇంద్రో వృత్రం వృత్రమవృణోత్ అవృణోత్ శబ్దనీతిః శబ్దనీతి ప్ర శబ్దనీతి శబ్ద నీతిః ప్రమాయినాం మాయినామమినాత్ అమినాద్వర్పనీతిః వర్పనీతిరితి వర్పనీతిః అహం యాంసం యాంసముషధకే యాంసమితి విహాంసం ఉషధగ్వనేషు గణేష్వావిః ఆవిర్ధేనాః ధేనా అకృణోత్ అకృణోద్రామ్యానాం రామ్యానామితి రామ్యానాం కుతస్త్వం త్వమింద్ర ఇంద్రమాహీనః మాహీనః సన్ సన్నేకాః ఏకో యాసి యాసి సత్పతే సత్పతే కిం సత్పతయి సత్పతే కిం తే తయిత్థా ఇచ్చేతీర్థ సంపృచ్ఛసే పృచ్ఛసే సమరాణః సమరాణస్సుభానై సమరాణైతి సం అరాణః సుభానై అర్వోచేః వోచేస్తత్ తన్నాః నో హరివః హరివోయత్ హరివ ఇతి హరివః యత్తే తే అస్మే అస్మే ఇత్యస్మే ఆతత్ తత్తే త ఇంద్రా ఇంద్రాయవాః ఆయవః పనంత పనంతాభి అభియే యభూవర్వం భూవర్వం గోమంతం గోమంతం తితృత్సాన్ గోమంతమితి గోమంతం తితృత్సానితి తితృత్సాన్ సకృత్స్వయ్యే సకృత్స్వమితి సకృత్స్వం యే పూర్వపుత్రాం పురుపుత్రాం మహీం పురుపుత్రామితి పురు పుత్రాం మహీర్గే సహస్రధారాం సహస్రధారాం బృహతీం సహస్రధారామితి సహస్రధారాం బృహతీం దుదుక్షన్ దుదుక్షన్నితి దుదుక్షన్ ఇమాంతే ఏ ధియం ధియం ప్రభరే భరే మహః మహోమహీయం మహీమస్య అస్య స్తోత్రే స్తోత్రే ధిషణా ద్యుషనాయత్ యత్తే తానజే ఆనజైత్యానజే తముత్సవే ఉత్సవే చ ఉత్సవ ఇత్యుత్ సవే చ ప్రసవే ప్రసవే చ ప్రసవ ఇతి ప్రసవే చ సాసహిం సాసహీంద్రం ససహిమితి ససహిం ఇంద్రం దేవాసాః దేవాసశవసా శవసామదన్ అమదన్ననో అన్విత్యను విభ్రాడ్ బృహత్ విభ్రాడితి విభ్రాడ్ బృహద్వీపదు పిబదు సోమ్యం సోమ్యం మధు మద్వాయో ఆయద్దధత్ దదద్యజ్ఞపాతౌ యజ్ఞపాత అవిహృతం యజ్ఞపాతాయితి యజ్ఞ పాతౌ అవిహృతమిత్యవిహృతం వాతజూతో యః వాతజూత ఇతి వాత జూతః యో అభిరక్షతి అభిరక్షతి పునః అభిరక్షతి ఇత్యాది రక్షతి పునః ప్రజాః ప్రజా పూపోష ప్రజా ఇది ప్రజాపోష పురుధా పురుధావి విరాజతి రాజతీతి రాజతి ఏనా పవక పవక చక్షసా చక్షసా మురణ్యంతం మురణ్యంతం జనాం జనా అను అన్విత్యను త్వన్వారుణ వరుణ పశ్యసి పశ్యసీతి పశ్యసి దేవ్యా అధ్వర్యూ అధ్వర్యూ ఆగతం అధ్వర్యూ ఇత్యధ్వర్యూ ఆగతం గతాం రథేన రథేన సూర్యత్వచా సూర్యత్వచేతి సూర్య ప్రజా మధ్వాయజ్ఞం యజ్ఞాంసం సమంజాచే అంజాచే ఇత్యంజాచే ఆనాః నైలాభిః ఇలాభిర్విదధే విదధే సుషస్తి సుషస్తి విశ్వానరః సుషస్తీతి సుషస్తి విశ్వానరః సవిత సవిత దేవః దేవయేతు ఏత్విత్యేతు అపి యథా యథా యువానః యువానో మత్సరథ మత్సరథానః నో విశ్వం విశ్వం జగతి జగదభివిత్వే అభివిత్వే మనీషా అభివిత్వ ఇత్యభివిత్వే మనీషేతి మనీషా యజద్య అద్యగతి కచ్చ వృత్రహన్ వృత్రహన్ముతగాః వృత్రహన్నితి వృత్ర అన్ ఉదగా అభి ఉదగా ఇత్యుత్ అగాః అభిసూర్య సూర్యేతి సూర్య సర్వం తత్ తరింద్ర ఇంద్రతే తే వశే వశ ఇతి వశే తరణిర్విశ్వదర్శతః విశ్వదర్శతో జ్యోతిష్కృత్ విశ్వదర్శత ఇతి విశ్వ దర్శతః జ్యోతిష్కృతసి జ్యోతిష్కృతి జ్యోతిః కృతే అసి సూర్య సూర్యేతి సూర్య విశ్వమాభాసి ఆభాసి భాసి రోచనం రోచనమితి రోచనం తత్సూర్యస్య సూర్యస్య దేవత్వం దేవత్వం తత్ దేవత్వమితి దేవత్వం తన్మహిత్వం మహిత్వం మధ్యా మహిత్వమితి మహిత్వం మధ్యా కర్తోః కర్తోర్వితాతం వితాతాంసం వితాతమితి వితాతం సంజాభార జభారేతి జభార యదేత్ ఇదయుక్త అయుక్త హరితః హరితః సతస్థాత్ సతస్థాదాత్ సతస్థాదితి సతస్థాత్ ఆద్రాత్రీ రాత్రివాసాః వాసస్తనుతే తనుతే శిమస్మై శిమస్మాయితి శిమస్మై తన్మిత్రస్య మిత్రస్య వరుణస్య వరుణస్యభిచక్షే అభిచక్షే సూర్యాః అభిచక్ష ఇత్యభిచక్షే సూర్యో రూపం రూపం కృణుతే కృణుతే ద్యోః యోరుపస్థే ఉపస్థ ఇత్యుపస్థే అనంతమన్యత్ అన్యద్విషత్ విషాదస్య అస్య వాజాః పాద కృష్ణం కృష్ణమన్యతే అన్యద్ధరితాః హరితస్సం సంభరంతి భరంతీతి భరంతి బ్రహ్మాన్ మహావసి అసి సూర్యా సూర్యవటే బలాదిత్యా ఆదిత్య మహాన్ మహావసి అసీత్యసి మహస్తే తే సతః సతో మహిమా మహిమా ప్రణశ్యతే ప్రణశ్యతే అగ్గాదేవ దేవ మహాన్ మహావసి అసీత్యసి వత్సూర్య సూర్యశ్రవసా శ్రవసా మహాన్ మహావసి అసి సత్రా సత్రా దేవ దేవ మహాన్ మహావసి అసీత్యసి మన్హా దేవానాం దేవానామ సూర్యః సూర్యః పురోహితః పురోహితో విభూ పురోహిత ఇతి పురః హీతః విభుజ్యోతిః విభుదిది భూ జ్యోతిరదాభ్యం అదాభ్యమిత్యదాభ్యం శ్రాయంతైవ సూర్యం శ్రాయంత ఇవేతి శ్రాయంతః ఇవ సూర్యం విశ్వాః విశ్వేతి ఇంద్రస్య ఇంద్రస్య భక్షత భక్షతేతి భక్షత వసూని జాతే జాతే జనమానే జనమానవోజసా ఓజసా ప్రతి ప్రతి భాగం భాగన్న దీధిమా దీధిమైతి దీధిమా అద్యాదేవాః దేవా ఉదీతా ఉదీతా సూర్యస్య ఉదితేత్యుత్ ఈతా సూర్యస్య నిహి నిరాంహసః ఆంహస పిభృత పిభృతాని నిరవద్యాత్ అవద్యాదిత్యవద్యాత్ తన్నాః మా మిత్రః మిత్రో వరుణః వరుణో మామహంతాం మామహంతామదీతిః మమహంతామితి మమహంతాం అదీతిః సింధుః సింధుః పృథివీ పృథివీ ఉత ఉత ద్యౌః ద్యౌరితి ద్యౌః ఆ కృష్ణేన కృష్ణేన రజసా రజసా వర్తమానః వర్తమానో నివేశయన్ నివేశయన్నమృతం నివేశయన్నితి నివేశయన్ అమృతం మత్యం మత్యం చేతి హిరణ్యయేన సవిత సవిత రథేన రథేనా దేవ ఆ దేవ దేవో యాతి యాతి భువనాని భువనాని పశ్యన్ పశ్యన్నితి పశ్యన్ ప్రవృజే వావృజే సుప్రజా వవృజయితి వవృజే సుప్రజా బలిః సుప్రజా ఇతి సుప్రజా పరిహిరేషాం ఏషామా విష్పతీవ ఆ విష్పతీవ విష్పతీవ వీరీటే విష్పతీ ఇవేతి విష్పతీ ఇవ వీరీటయ్యాతే విషామక్తో అక్తో వృషసాః వృషసః పూర్వభూతౌ పూర్వభూతౌ వాయుః పూర్వభూతా ఇతి పూర్వ భూతౌ ఆయుః పూషా పూషా స్వస్తయే స్వస్తయే నియుక్తాన్ నియుక్తానితి నియుక్తాన్ ఇంద్రవాయో బృహస్పతిం ఇంద్రవాయో ఇతి ఇంద్రవాయో బృహస్పతిం మిత్ర మిత్రాగ్నిం అగ్నిం భూషణం భూషణం భగం భగమితి భగం ఆదిత్యాన్మారోతం మారోతం గణం గణమితి గణం వరుణ ప్రావిత ప్రావిత భూవతే ప్రావితేతి ప్ర అవిత భువన్మిత్ర మిత్రో విశ్వాభిః విశ్వాభిరుతిభిః ఓతిభిరిత్యోతిభిః కరతాన్నః నస్సురాధసః సురాధస ఇతి సురాధసః అధీనః ఇంద్ర ఇంద్రేషాం ఏషాం విష్ణో విష్ణో సజాత్యానాం విష్ణో ఇతి విష్ణో సజాత్యానామితి స జాత్యానాం ఇతామరుతః మరుతో అశ్విన అశ్వినేత్యశ్విన అగ్న ఇంద్ర ఇంద్రవరుణ వరుణమిత్ర మిత్రదేవాః దేవాః శ్రద్ధాః శ్రద్ధప్రా ప్రయంత యంత మారుత మారుతోత ఉత విష్ణో విష్ణో ఇతి విష్ణో ఉభానా సత్యా నా సత్యా రుద్రః రుద్రో అధ అధగ్నాః పూషా పూషా భగాః భగః సరస్వతీ సరస్వతీ జుషంత జుషంతేతి జుషంత ఇంద్రాగ్ని మిత్రావరుణ ఇంద్రాగ్ని ఇతి ఇంద్రాగ్ని మిత్రవర్ణాదీతి అదీతిగ్రస్వాహ స్వపృథివీం స్వరిచి స్వాహ పృథివీం మరుతాః మరుతః పర్వతాన్ పర్వతాం అపః అపయిత్యపః హువే విష్ణుం విష్ణుం పూషణం పూషణం బ్రహ్మాణః బ్రహ్మానస్పతిం పతిం భగం భగం నో సాంసం సాంసాం సవితారం సవితారమూతయే ఊతయిత్యూతయే అస్మే రుద్రాః అస్మే ఇత్యస్మే రుద్రా మేఘనాః మేఘనా పర్వతాసః పర్వతాసో వృత్రహత్యే వృత్రహత్యే భరాహూతౌ వృత్రహత్య ఇతి వృత్రహత్యే భరాహూతౌ సజోషాః భరాహూతా ఇతి భరాహూతౌ సజోషా ఇతి స జోషాః విశ్వాంసతే స్తువతే స్తువతే ధాయీ ధాయీ వజ్రః వజ్ర ఇంద్రజ్యేష్ఠాః ఇంద్రజ్యేష్ఠాస్మాన్ ఇంద్రజ్యేష్ఠ ఇంద్ర జ్యేష్ఠాః అస్మాం అవంతు అవంతు దేవాః దేవా ఇతి దేవాః అర్వాంచో అద్యా అద్యా భవతా భవతా యజత్రాః యజత్రా ఆవాహ ఆవాహ ఓ హార్ది హార్ది భయమానః భయమానో వ్యయేయం వ్యయేయమితి వ్యయేయం ద్రాద్ధన్నః నో దేవాః దేవా నిజురాః నిజురో వృకస్య నిజుర ఇతి నిజురాః వృకస్య త్రాద్ధం త్రాద్ధం కర్తాత్ కర్తాదవపదాః అవపదో యజత్రాః అవపద ఇత్యవ పదాః యజత్రా ఇతి యజత్రాః విశ్వే దేవాః దేవా శృణుత శృణుతేమం ఇమాం అవం అవం మే మే యే అంతరిక్షే అంతరిక్షే యే ఉప ఉపద్యవీ దేవిష్ఠా స్థేతిష్ఠా ఏ అగ్నిజిహ్వాః అగ్నిజిహ్వా ఉత అగ్నిజిహ్వా ఇత్యగ్ని జిహ్వాః ఉత వాయజత్రాః ఇదత్రా ఆసద్యా ఆసద్యాస్మిన్ ఆసద్యేత్యా సద్యా అస్మిన్ బర్హిషి బర్హిషి మాదయధ్వం మాదయధ్వమితి మాదయధ్వం దేవేభ్యో హి ప్రథమం ప్రథమై యజ్ఞియేభ్యః యజ్ఞియేభ్యో మృతత్వం అమృతత్వాం సువసి అమృతత్వమిత్యమృతత్వం సువసి భాగం భాగముత్తమం ఉత్తమమిత్యోత్తమం ఆయితే ఇద్దామానం దామానాం సవితః సవితర్వీ ద్యోన్నుషే ఓన్నుషే నూచీనా అనూచీనా జీవిత జీవిత మానుషేభ్యః మానుషేభ్యైతి మానుషేభ్యః ప్రవాయుం వాయుమచ్చా బృహతి బృహతి మానీషా మనీషా బృహద్రాయిం బృహద్రాయిం విశ్వవాహారం బృహద్రాయిమితి బృహత్ ప్రాయిం విశ్వవాహారాం రథప్రాం విశ్వవాహారమితి విశ్వవాహారం రథప్రామితి రథ ప్రా యుతద్యామానియుతాః యుతద్యామేతి ద్యుతత్యామ నియుత పత్యమానః నియుత ఇతి నియుతాః పత్యమానః కవిః కవిః కవిం కవిమి యక్షసి యక్షసి ప్రయజ్యో ప్రయజ్యో ఇతి ప్రయజ్యో నిద్రాం భూవే పూతదక్షం పూతదక్షం వరుణం పూతదక్షమితి పూతదక్షం వరుణం దిశాదశం దిశాదశమితి దిశాదశం ధీరం ధృతాచీ ధృతాచీగ్రే సాధంత సాధం తేతి సాధంత దస్రాయువాగావస్సుతాః సుతానాసత్యా నాసత్యా వృత్తవర్ణేషః వృత్తవర్ణేషైతే వృత్తవర్ణేషః ఆయాతం యాతాం రుద్రవర్తనీ రుద్రవర్తనీ ఇతి రుద్రవర్తనీ విదద్యతి యది శరమా రుగ్ణం రుగ్ణమద్రే అద్రేర్మహి మహి పాచాః పాచః పూర్వ్యం సద్యః తడితి అగ్రం నయత్ నయత్సుపది సుపద్యక్షరాణా సుపదీతి సుపదీ అక్షరాణమక్షారవం ప్రథమా ప్రథమా జానతి జానతి గాత్ గాదితి గాత్ నగిస్పసం స్పశమవీరన్ అవీరన్నన్యం అన్యమస్మాత్ అస్మాద్దేశ్వానరాత్ వైశ్వానరాత్ పురయేతారమగ్నే పురయేతారమితి పురః ఏతారం అగ్నేరిత్యగ్నే ఈమేనం ఏనమృతన్ అమృతన్నమృతాః అమృత అమర్త్యం అమర్త్యం వైశ్వానరం వైశ్వానరం క్షేత్రాజిత్యాయ క్షేత్రాజిత్యాయ దేవాః క్షేత్రాదిత్యాయ క్షేత్రాదిత్యాయ దేవా ఇది దేవా ఉగ్రావిఘనినా విఘనినా మృధా విఘనినేతి విఘనినా మృధా ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని హవామహే ఇంద్రాగ్ని ఇది ఇంద్రాగ్ని హవామహ ఇది హవామహే తానాః మృళాతః మృళాత ఈదృశే ఈదృశ ఇదీదృశే ఉపాస్మై అస్మై గాయత గాయత నరః నరః పవమానాయ పవమానాయేందవే ఇందవైతీందవే అభిదేవాన్ దేవాం ఇయక్షతే ఇయక్షత ఇతియక్షతే ఏ త్వా పాహిహత్యే అహిహత్యే మఘవన్ అభిహత్యైత్యాహి హత్యే మఘవన్నవర్ధన్ మఘవన్నితి మఘవన్ అవర్ధన్యే ఏ సాంబరే సాంబరే హరివః హరివో యే హరివహితి హరివః యే గయిష్టౌ గయిష్టాయితి గోయిష్టౌ యే త్వా త్వా నూనం నూనమనువదంతి అనుమదంతి విప్రాః అనుమదంతీత్యనుమదంతి విప్రాః పిబ పిబేంద్ర ఇంద్రసోమం సోమాం సగణః సగణో మరుద్భిః సగణ ఇతి సగణః మరుద్భిరితి మరుద్భిః జనిష్ఠా ఉగ్రః ఉగ్రః సహసే సహసే తురాయ తురాయ మంద్రః మంద్రవోజిష్ఠః ఓజిష్ఠో బహుళాభిమానః బహుళాభిమాన ఇది బహుళ అభిమానః అవర్ధన్నింద్రం ఇంద్రం మరుతాః మరుతశ్చితే చిదత్ర అత్ర మాత మాతాయత్ యద్వీరం వీరం దధనతే దధనద్ధనిష్ఠా ధనిష్ఠేతి ధనిష్ఠా ఆతూ తూనాః ఇంద్రా ఇంద్రవృత్రహన్ వృత్రహన్ అస్మాకం వృత్రహన్నితి వృత్రహన్ అస్మాకమర్థం అర్థమాగహి ఆగహి గహీతి గహి మహాన్ మహీభీ మహీభీరూతిభీ ఊతిభిరిత్యూతిభీః త్వమింద్ర ఇంద్రప్రదోర్తిషు ప్రదోర్తిష్వభిః ప్రదోర్తిష్విది ప్రదోర్తిషు అభివిశ్వాహ విశ్వానా అసి అసి స్పృధాః స్పృధ ఇతి స్పృధాః అశస్తిః జనితః అశస్తిహేత్యశస్తి జనితా విశ్వతూః విశ్వతూరసి విశ్వతూరితి విశ్వతూః అసి త్వం త్వం తూర్య తూర్యతరుష్యతః తరుష్యత ఇతి తరుష్యతః అనూతే తే సూక్ష్మం సూక్ష్మం తురయంతం తురయంతమీయతు ఈయతు క్షోణీ క్షోణీ శిశుం క్షోణీ ఇతి క్షోణీ శిశున్నా న మాతరా మాతరేతి మాతరా విశ్వాస్తే తే స్పృధాః స్పృధ స్మృతయంత స్మృతయంత మన్యవే మన్యవే వృత్రం వృత్రయ్యతే ఇదింద్ర ఇంద్రతోర్వసి తోర్వసీతి తోర్వసి అలభ్యేభిః సవితః సవితః పాయుభిః సవితరితి సవితః పాయుభిష్వం పాయుభిరితి పాయుభిః త్వాం శివేభిః శివేభిరద్య అద్య పరీ పరీ పాహి పాహినః నోగయం గజమితి గజం హిరణ్యజిహ్వస్సువితాయ హిరణ్యజిహ్వయితి హిరణ్యజిహ్వః సువితాయ నవ్యాసే నవ్యాసే రక్ష రక్షామాకీ మాగన్నః నో అఘసాంసః అఘసాంస ఈషత అఘసాంస ఇత్యఘసాంసః ఈషతేతి ఈషత ప్రవీరయా వీరయా శుచాయః వీరయేతి వీరయా శుచాయో దద్రిరే దద్రిరే వామధ్వర్యుభిః అధ్వర్యుభిర్మధుమంతః అధ్వర్యుభిరిత్యధ్వర్యుభిః మధుమంతః సుతాసాః మధుమంత ఇతి మధుమంతః సుతాస ఇతి సుతాసాః మహావాయో వాయో నియుతాః వాయో ఇతి వాయో నియుతో యాహి నియుత ఇతి నియుతాః యాహ్యచ్చ అచ్చాపిబ పిబా సుతస్య సుతస్యాంధసః అంధసో మదాయ మదాయేతి మదాయ కావ్యయో రాజానేషు ఆజానేషు కృత్వా ఆజానేష్విత్యా జానేషు కృత్వా దక్షస్య దక్షస్య దురోణే ద్రోణ ఇతి దురోణే తిసాదసా సధస్థే సధస్థ సధస్థ ఇతి సధస్థే ఏత్యా తిరశ్చీనో వితాతః వితాతో రశ్మిః వితాత ఇతి వితాతః రశ్మిరేషాం ఏషామధః అధస్వీతి స్వితాసీత్ ఆసీత్ ఉపరి ఉపరిస్వితి స్వితాసీత్ ఆసీత్ ఇత్యాసీత్ రేతోధాసన్ రేతోధా ఇతి రేతః దాః ఆసన్ మహిమానాః మహిమాన ఆసన్ ఆసన్ స్వధా స్వధా అవస్థాత్ అవస్థాత్ ప్రయాతిః ప్రయాతిః పరస్థాత్ ప్రయాతిరితి ప్రయాతిః పరస్థాదితి పరస్థాత్ ఆరోదసీ రోదసీ అవృణతే రోదసీ ఇతి రోదసీ అవృణతా స్వాహ స్వాహ స్వర్ణమహతే మహజ్జాతం జాతయ్యతే ఎనం ఏనవసాహ అపసో అధారయన్ అధారయన్ నిత్యధారయన్ సో అధ్వరాయ అధ్వరాయ పరీ పరీనీయతే నీయతే కవిః కవిరత్యాహ అత్యోన నవాజసాతయే వాజసాతయే చ నోహితః వాజసాతయేతి వాజసాతయే చ నోహిత ఇతి చ నాహితః ఉక్తేర్వృత్రహంతమా వృత్రహంతమాయా వృత్రహంతమేతి వృత్రహం తమా యా మందానా మందానాచీత్ చిదాగిరా ఆగిరా గిరేతి గిరా ఆంగోషైరావివాసతః ఆవివాసతయిత్యా ఇవాసత ఉపానః నశూనవాః సూనభోగిరాః విరశృణ్వంతో శృణ్వంతమృతస్య అమృతస్య యే యైతి యే స్మృళీకా భవంతో స్మృళీకా ఇతి స్మృళీకాః భవంతు నః నైతి నః బ్రహ్మాని మే మతయాః మతయశ్శం సాం సురాసాః సుదాసుష్మాః సుష్మాయత్తి యత్తి ప్రభృతః ప్రభృతో మే ప్రభృత ఇతి ప్రభృతః మే అద్రీ అద్రిరిత్యద్రీ ఆసాసతే సాసతే ప్రతి ప్రతి హర్యంతి హర్యంత్యుక్థా ఉత్తేమా ఇమా హరీ హరీ వహతః హరీ హరీ వహతస్తా తానాః నో అచ్చ అచ్చేత్యచ్చ అనత్తమాతే ఆవే తే మఘవన్ మఘవన్నకీ మఘవన్నితి మఘ కన్ నకిర్నో నవాన్ వాం అస్తి వానితి వాన్ అస్తి దేవత దేవత విదాన విదాన విదాన జాయమాన జాయమానో నశతే నశతేన నజాత జాతో యాని యాని కరిష్యా కరిష్యా కృణి కృణి ప్రవృద్ధ ప్రవృద్ధేతి ప్రవృద్ధ తదితే ఇదా ఆస ఆస భువనేషు భువనేషు జ్యేష్ఠం జ్యేష్ఠయ్యతాః యతో జిజ్ఞే జిజ్ఞ ఉగ్రః ఉగ్రస్తేష నృమ్నః తేష నృమ్న ఇతి తేష నృమ్నః సద్యో జిజ్ఞానః జిజ్ఞానో నిరీణాతి ఇణాతి శత్రూన్ శత్రూనను అనుయం యం విశ్వే విశ్వే మదంతి మదంత్యుమాః ఊమా ఇత్యుమాః ఇమా ఉత్వా ఊమయ్యుం తా పురువసో పురువసో గిరాః పురువసో ఇది పురువసో గిరో వర్ధంతు వర్ధంతు యాః యా మమ మమేతి మమ పావకవర్ణాశుచాయః పావకవర్ణా ఇతి పావకవర్ణాః శుచాయో విపశ్చితాః విపశ్చితోభి విపశ్చిత ఇతి విపః చితాః అభిస్తోమైః స్తోమైరనూషత అనూషతేత్యనూషత యస్యాయం అయం విశ్వాః విశ్వ ఆర్యాః ఆర్యో దాసాః దాసస్యేవధిపాః సేవధిపా అరిః సేవధిపా ఇతి సేవధిపాః అరిరిత్యరిః చిరశ్చేత్ చిదర్యే అర్యే ఋషమే ఋషమే పవీరవి పవీరవి తుభ్యేత్ ఇత్ సః సో అజ్యతే అజ్యతే రయిః రయిరితి రయిః అయాం సహస్రం సహస్రమృషీభిః ఋషీభిః సహస్కృతః ఋషీభిరిత్రిషిభిః సహస్కృతః సముద్ర ఇవ సహస్కృత ఇతి సహాః కృతః సముద్ర ఇవ పప్రథే సముద్ర ఇవేతి సముద్రః ఇవ పప్రథ ఇతి పప్రథే సత్యః సః సోలస్య అస్య మహిమా మహిమా గృణే గృణే సవాః శవో యజ్ఞేషు యజ్ఞేషు విప్రరాజ్యే విప్రరాజ్య ఇతి విప్రరాజ్యే ఓ